సాధన ఆధ్యాత్మిక జీవితం యొక్క సారము. సాధకులకు ఒక సహాయక మార్గనిర్దేశం. రచయిత స్వామి రామ. కలుపు బురదలో పెరుగుతుంది, అయినప్పటికీ అది బురదకు నీటికి ఏమాత్రము అంటుకోకుండా పైన తెలుస్తుంది. అందుచేత కలుపు హిందూ సంస్కృతికి పురాణ కాలాలకు చిహ్నంగా పరిగణింపబడుతుంది. భయాందోళనతో ఉన్న ప్రపంచం నుండి ఉపసంహరించుకోవడం ధ్యాన ఆధ్యాత్మిక పదం కాదు. అది ప్రపంచంలో జీవిస్తూ దానికి అతీతంగా ఉండగలిగే నైపుణ్యం గల బోధనా ప్రక్రియ. సంసార జీవితం కొనసాగిస్తూ కూడా నువ్వు ఆధ్యాత్మిక జీవితం గడపవచ్చును. నీవు సంసారాన్ని పరిత్యజించిన అవసరం లేదు. బాహ్య ప్రపంచం నీ మనసుకి ఇంద్రియాలకు ఉపశమనం కలిగించడం, ఉత్తేజపరచగలగడం చేయగలదు. కానీ శాంతి, తెలివి, విజ్ఞానం అంతరంగం నుండి వెలువడుతుంది. సర్వోన్నతమైన జ్ఞానం మనసు ద్వారా కాక దైవశక్తి మూలక జ్ఞానోదయం వల్ల కలుగుతుంది. అది ఒక జ్ఞాన వెలువ. అది మనిషిని తలమునకలను చేస్తుంది. నువ్వు మనసును ప్రశాంతపరచుకోగలిసినప్పుడు ఆ జ్ఞానం నీకు వస్తుంది.